ఏమనింది చెలి పాడుదును తికమకలు ఈ మకతికలు తోటలను పొగమాటులను తెరతాటులను ఆడు నడయాడు పొన్నల్లో నెమలిల నీ చూపులే నిట్టూర్పులై నా చూపులే ఓదార్పులై కమకలో ఈ మకతికలో